అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి, అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి, మల్లె పూల చినుకై రావే, పల్ల దుంచు పలుకై రావే, వేచే ఎదరు వెలుగై రావే. అల్లి బిల్లి కలలా రానా, అల్లుకున్న కథలా రానా, మల్లె పూల చినుకై రానా, పల్ల దుంచు పలుకై రానా, వేచే ఎదరు వెలుగై రానా. అల్లి బిల్లి కలలా రావే, అల్లుకున్న కథలా రావి, అల్లి బిల్లి కలలా. కళ్ళ విరిసే సొగసే గోగు పూలు కురిసే, రాగమైన పిలుపే తెలిసే మూగ గుండె వలసే, ఏల దిగువా ఏలు కొనవా, ప్రేమ కథ వినవా. అల్లి బిల్లి కలలా అల్లుకున్న కథలా రానా, అల్లి బిల్లి కలలా. గుండె నిండిపోయే చానా వెండి మబ్బు తానై, సంగతులు పలికి దూరం ఇంకా చెరితే దూర నవ్వు చిలికి, నేని కులుకే తేనె చినుకై పూల జల్లు కురిసే, అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి, అల్లి బిల్లి కలలా రానా, అల్లుకున్న కథలా రానా, మల్లె పూల చినుకై రావే, పల్ల దుంచు పలుకై రావే. అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రానా, అల్లి బిల్లి కలలా.